never gonna get my head unless he's the man. I really couldn't care a damn, I'm fine as I am. Just show me the man, for surely I can. But I wouldn't go then if he's not the man. Hola, I'm never gonna get my head unless he's the man. I really couldn't care a damn, I'm fine as I am. Just show me the man, for I knew the brand. And stop making plans, cause he's not the man. అరే నన్ను గెలిచే మగవాడెప్పుడు లేడా, వాడెవడు ఎక్కడ ఎవరు చెప్పలేరా. వాడి కళ్ళు చూసి చేయి చేయి చేర్చి చెప్పాలనుంది మన్మద ప్రేమే ఏంటో. అరే నన్ను గెలిచే మగవాడెప్పుడు లేడా, వాడెవడు ఎక్కడ ఎవరు చెప్పలేరా. వాడి కళ్ళు చూసి చేయి చేయి చేర్చి చెప్పాలను మన్మద ప్రేమే ఏంటో. మమ్మద మమ్మద మమ్మద ప్రేమద మమ్మద మమ్మద సీమద. ఆ నింగిల నింగిల మేఘం ఎప్పటిలాగా, నీలాల రంగి అది చల్లిపోగా. నా పగలు దీర్ఘం, నా రాత్రి రాజ్యం, నా కలలు స్వర్గం, ఒంటరి తుంటరి కాగా. ఒంటరి తుంటరి కాగా. మమ్మన్మద మమ్మన్మద మమ్మన్మద ప్రేమ మమ్మన్మద మమ్మన్మద మమ్మన్మద సీమ మమ్మన్మద మమ్మన్మద మమ్మన్మద ప్రేమ మమ్మన్మద మమ్మన్మద మమ్మన్మద సీమ. చెప్పాలనుంది మన్మద ప్రేమే ఎంటో.